கற்றுக்கரவை கணங்கள் பலகரந்து செற்றார் திரளழியச் சென்று செரு செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புற்றரவல்குள் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குரங்கும் பொருளேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ பதகொண்டவ பாசுரம் கற்று அனே பாசுரம். ఈ పాసురము చేత ఏ గోపకన్యకను నిద్ర నుంచి లేపుతున్నారో ఆ గోపకన్యక ఈ రేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అందరి యొక్క అభిమానాన్ని పొందినటువంటి ఒక ఆవిడ అటువంటి మనిషిను నిద్ర నుంచి లేపుతున్నారు. పాసురార్థానికి వస్తాం. కట్రుకరవై కణంగల్ పలహరందు செற்றார் திரளழியச் சென்று செரு செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே. ஈ ரேபல்லிலோ உன்னட்டுவண்டி கொல்லவாள்ளு எட்ல உன்னாரంటే கர்மயோகிகா வாள்ளு உன்னாரட. நியதம் குரு கர்மத்வம் கர்மஜ்யாயோ ஹ்யகர்மணஹ அனி கீதலோ செப்பினட்டு நீக்கு விதிம்பபடினட்டுவண்டி ஆ கிரியா கலாபான்னி ஆ காரியான்னி సక్రమంగా ముందు నువ్వు చెయ్యాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర బోధిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేస్తే నిజమైనటువంటి కర్మయోగి నువ్వు అవుతావు అని అన్నారాయన. అటువంటి కర్మయోగిగా ఈ గొల్లవాళ్లు ఉన్నారట. వాళ్లు చేయవలసినటువంటి కార్యాన్ని సక్రమంగా చేస్తున్నారట. కట్రు కరవై కట్రు కట్రు అంటే దూడ, కరవై అంటే పశువులు, దూడతో కూడిన పశువులు. కృష్ణుడు ఇక్కడ అవతారం చేసి ఉన్నారు. కృష్ణ సంస్పర్శం, కృష్ణ దర్శనం, దీనివల్ల ఏ ఆవును చూసినా పక్కన దూడ ఉంటుందట. అంటే అర్థం ఏమి, ఆ గోకులంలో వృద్ధాప్యంతో కూడినటువంటి ఆవులు కనపడలేదట. ఎట్లయితే ఆ వైకుంఠాధిపతి ఎదురుగా అక్కడ ఉన్నటువంటి నిత్యసూర్యులు, అక్కడ ఉంటున్నటువంటి ముక్తాత్ములు, నిత్యులు, బద్ధజీవులు, వీళ్ళందరూ పంచవింస వయస్కాహ అని వేదం చెప్పినట్టు 25 వయసు దాటిన వాళ్ళు శ్రీవైకుంఠంలో ఒకరు కూడా లేదు అని శాస్త్రం వర్ణిస్తుందో అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క ఆ సందర్శనం వలన వృద్ధాప్యం రాకుండా ఆ యౌవనంలోనే ఆవులు ఉన్నాయట. అందువల్ల ఒక్కొక్క ఆవు పక్కన ఒక దూడ ఉందట. కట్రుకరవై ఆ విధంగా ఒకటే రెండా అంటే కణంగల్ అంటే గణములు, ఎన్నో గుంపు అన్నిట్ను కరందు పాలు పిండేసి కట్రు కరవై కణంగల్ పలహరందు. ఇది ఎట్లా ఉంది అంటే కొన్నిటికి లెక్క ఉంది, ఈ గోకులంలో ఉన్నటువంటి ఈ పశువులకు మాత్రం లెక్క లేదు అన్నారు మన పెద్దలు. రాజా దశరథో నామ రథకుంజర బాజీమాన్ అని రామాయణంలో దశరథ మహారాజును వర్ణించిన వాల్మీకి మహర్షి రథం, అదేవిధంగా ఏనుగు, అదేవిధంగా ఈ గుర్రములు, వీటితో కూడిన ఆ సైన్యములతో కూడినటువంటి దశరథ మహారాజును వర్ణించారు. అంటే దశరథ మహారాజు యొక్క రాజధానిలో ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని గుర్రములు ఉన్నాయి, దానికి కూడా లెక్క ఉండొచ్చు, కానీ ఈ గోకులంలో ఉన్నటువంటి ఆవులకు మాత్రం లెక్క లేదు అన్నారు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున అని కృష్ణ పరమాత్మ గీతలో ఎన్నో జన్మములు నాకు గడిచాయి అర్జున, నీ కూడా గడిచాయి అని కృష్ణుడు అన్నారు. ఆ భగవంతుని యొక్క అవతారం జన్మం దాన్ని కూడా లెక్క చేయవచ్చు, కానీ గోకులంలో ఉన్నటువంటి ఆవులకు మాత్రం లెక్క లేదు అని స్వారస్యంగా మన పూర్వాచార్యులు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు. కట్రుకరవై కణంగల్ పలహరంద్, ఆ పనిని సక్రమంగా, తమ కులవృత్తిను సక్రమంగా చేసి శత్రార్ తిరళళ్య సెండ్రు సెరు చెయ్యం. శత్రార్ శత్రువులు, వాళ్ల యొక్క తిరళళ్య వాళ్ల యొక్క ఆ పరాక్రమం మాయినట్టు సెండ్రు వాళ్ళు శత్రువులు ఉండే చోటకి వెళ్లి సెరు చెయ్యం యుద్ధము చేస్తూ ఉన్నటువంటి వాళ్లట ఈ యాదవులు. అంటే ఆ విధంగా వీళ్ళు యుద్ధం చేస్తున్నారంటే వీళ్ళు సాధువులు. వీళ్లకి శత్రువులు ఎవరు ఉన్నారు అంటే వీళ్ళు అభిమానిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ విషయంలో ఎవరైనా విరోధ భావంతో ఉంటే వెంటనే వాళ్లు కూడా వీళ్లకు విరోధులట. అందువల్ల ఆ విధంగా వీళ్ళు తమ యుద్ధ కార్యాన్ని కూడా సక్రమంగా వీళ్ళు చేస్తున్నారట. కుట్రమొన్రిల్లాద, ఎటువంటి దోషము లేని కోవలరథం పొర్కొడియే, ఆ గుల్లవాళ్ల యొక్క కులంలో పుట్టిన ఒక బంగారు తీగలాంటిదానా అని ఈ గోపకన్యకను వాళ్ళు సంబోధిస్తూ ఉన్నారు. అంటే ఆ జనక మహారాజు యొక్క కులంలో సీతమ్మ అవతరించినట్టు ఈమె ఈ గోపకన్యక అవతరించి ఉందట. పొర్కొడియే అంటే ఈమెను చూస్తే అతిరూప సుందరిగా ఈమె ఉన్నందువలన ఒక బంగారు తీగలాగా ఈమె ఉందట. ఈమె యొక్క శరీర లావణ్యాన్ని చక్కగా వర్ణిస్తున్నారు ఇక్కడ. పుట్రరవల్హుల్ పురమయిలే, ఈమె యొక్క ఆ కాంతి, ఈమె యొక్క శరీర లావణ్యం, దాన్ని కొన్ని అవయవాలను చెప్పి దాని యొక్క సౌందర్యాన్ని ఇక్కడ శృంగారపరంగా వర్ణిస్తున్నారు. అండాళ్ పుత్తరవల్హుల్ పునమయిలే, అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నటువంటి అడవి నెమలి లాంటిదానా అని వర్ణిస్తున్నారు. అడవిలో స్వేచ్ఛగా సంచరించే నెమలి వలె ఈమె ఉందట. పునమయిలే పోదరాయ్, నిద్ర నుంచి లెమ్మ. సుట్రత్తు తోడిమార్, ఎల్లారు వందు, లోపల నుంచి ఆవిడ అందరూ చేశారని అడిగిందట. సుట్రత్తు తోడిమార్, మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితురాలు అందరూ చేశారు. ఎల్లారు వందు, అందరూ వచ్చి నిన్ ముట్రం పుహుందు, నీ యొక్క ఇంటి వరాండా వరకు వాళ్ళు వచ్చేశారు. వచ్చి ముహిల్ వణ్ణన్ పేర్పాడ, ఆ నీలమేఘ శ్యామరుడు, ఆ మేఘవర్ణుడు, ఆ శ్రీకృష్ణుడు, అతని యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తనాన్ని వాళ్ళు చేస్తూ ఉండగా ముహిల్ వణ్ణన్ పేర్పాడ, ఆ భగవంతుడు నీలమేఘ శ్యామరుడు అంటే మేఘం లాంటివాడు. మేఘం ఏం చేస్తుంది? వర్షిస్తుంది. భగవంతుడు కూడా తమ కృపను వర్షిస్తూ ఉంటాడు. మేఘం వర్షించని సమయంలో ఒక శబ్దంతో, మెరుపుతో ఆ శబ్దంతో వెళ్ళిపోతుంది. భగవంతుడు కూడా తమ కృపను వర్షించని సమయంలో, అయ్యో నేను ఆ సమయంలో పక్కన ఉండి ఆ విధంగా కృపను వర్షించలేదే అని బాధపడతారట. ద్రౌపదమ్మ ఆ కృష్ణ పరిస్థితిలో శ్రీకృష్ణుణ్ణి పిలిచిన సందర్భంలో, హా కృష్ణ ద్వారకావాసిన్ అని ఆమె పిలిచిన సందర్భంలో, పక్కన ఉండి నేను సహాయం చేయలేదే, ఋణం ప్రవృద్ధమితి మే హృదయాన్ అపసర్పతి, ఆమె గోవిందేతి యదాక్రందత్ కృష్ణామాం దూరవాసినం, ఋణం ప్రవృద్ధమే హృదయాన్ అపసర్పతి అని శ్రీకృష్ణుడు ఎలా బాధపడినాడో ఆ విధంగా ఈ మామూలుగా ఉండే మేఘం కూడా వర్షించని సమయంలో ఆ విధంగా శబ్దిస్తూ పోతూ ఉంటుందట. ఆ విధంగా భగవంతుడు కృపను వర్షించేవాడు. అందువల్ల భగవంతుడు నీలమేఘ శ్యామరుడు, ముహిల్ వణ్ణన్ పేర్పాడ, ఆ నీలమేఘ శ్యామరుడు అతని యొక్క నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉండగా నువ్వు నిద్రపోవడం న్యాయమా? ఎందుకంటే మేము ముహిల్ వణ్ణన్ అన్నాం, మేఘం లాంటి రంగుతో కూడినవాడు అన్నాం. మేఘాన్ని చూస్తే నెమలి, అడవి నెమలి నర్తనం చెయ్యాలి కదా, నువ్వు ఆ విధంగా ఉండడం న్యాయమా? ముహిల్ వణ్ణన్ పేర్పాడే, చిత్రాదే పేసాదే, కొంచెం కూడా నువ్వు కదల్లేదు, ఒక మాట మాట్లాడలేదు. చిత్రాదే పేసాదే సెల్వ పెండాటి, మా అందరికీ మా యొక్క ప్రీతి పాత్రంగా ఉన్నటువంటి ఓ గోపకన్యక, నీ ఎత్తుకు రంగుం పొరుల్, నువ్వు ఈ విధంగా నిద్రించడంలో ఏదైనా తాత్పర్యం ఉందా? పడుకుని ఉంటాం, కళ్ళు మూసుకుని ఉంటాం, నిద్రపోతాం అని నువ్వు సంకల్పం చేసుకొని ఈ విధంగా ఉండే దాంట్లో ఏదైనా అంతరార్థం ఉంటే మాకు చెప్పు అని అండాళ్ ఎత్తుకురంగుం పురులేలో రెంబావాయ్ అని ఈ పాసురంలో అండాళ్ చెప్పడం జరుగుతుంది. అండాళ్ తిరువడిగడే శరణం.